నాడు రావచ్చు కంట వేద పూవచ్చు కొన్నమ్మా విడియం వరయి పోరాడినో ఉదిరం నదియాయ్ నీరాడినో వెక్కలెల్లాం వాళాచ్చు దుఃఖమెల్లాం కూడాచ్చు కన్నమ్మా வாழ்வில் சூழ்ந்த சோகம் யாவும் இப்ப கப்பலேறி போயாச்சு சுத்தமான ஊராச்சு கண்ணம்மா நட்ட நடு ராவாச்சு நட்ட வேற பூவாச்சு பொன்னம்மா வரும் வாழ்